ముప్పేడ్ మనస్సు యొక్క పేర్లు. శ్రీరాముడు గురుదేవ, మనస్సుకు ఇన్ని రకాల పేర్లు ఎలా వచ్చాయి? కొంచెం వివరించండి. వశిష్ఠుడు రామ, అన్ని పదార్థాలు ఆత్మతత్వ స్వరూపాలే, అన్నీ సమష్టి చిత్తం నుంచే పుట్టాయి. సముద్రంలో ఉన్న నీరు కొంత భాగం తరంగాలుగా ఉంటుంది, అక్కడ అది స్పందిస్తూ ఉంటుంది, మిగిలిన చోట ఆ నీరు స్పందరహితంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. అలాగే ఆత్మతత్వం కూడా కొన్ని చోట్ల స్పందరూపంగా ఉంటుంది, మరికొన్ని చోట్ల నిస్పందంగా ఉంటుంది. స్పందం ఉన్న ఆత్మతత్వమే జీవులు, స్పందం లేని ఆత్మతత్వమే జడ పదార్థాలు. ఇందులో జీవుల రూపంలో ఉన్న ఆత్మతత్వం తనలో తాను కల్పించుకున్న అజ్ఞానం చేత విడివిడి శరీరాలతో విడివిడిగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. జీవులు విడివిడిగా ఉన్నట్లు అనుభవం కలగడానికి కారణం అజ్ఞానమే కనుక ఆ అజ్ఞానమే జీవుడని చెప్పవచ్చు. ఆ మట్టేకుండ అన్నట్లు విడివిడిగా ఉండటం అనే స్థితి ఈ ఆత్మతత్వానికి ఎందుకు కలుగుతోందంటే ప్రాణధారణమనే క్రియచేత కలుగుతోంది. ఈ దృష్టితో చూసినప్పుడు అజ్ఞానబలంచేత ప్రాణధారణం చేసిన ఆత్మతత్వమే జీవుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. జీవ ప్రాణధారణే అనే ధాతువు ఉంది, దాన్ని బట్టే ప్రాణధారణ క్రియకు ఆధారమైన ఆత్మతత్వ భాగానికి జీవుడు అనే పేరు వచ్చింది. 27. అదే అజ్ఞానం మరికొంచెం ముదిరి నేను నేను అనే భావన మొదలు పెడుతోంది, అప్పుడు అదే ఆత్మతత్వ భాగానికి అహంకార హమనే పేరు వస్తోంది. అదే అజ్ఞానం నిశ్చయాత్మక బుద్ధి వృత్తుల్ని ఉత్పాదన చేస్తోంది, అప్పుడు అదే ఆత్మతత్వ భాగానికి ఈ బుద్ధి అనే పేరు వస్తోంది. అదే అజ్ఞానం పుట్ట పేర్కొన్నట్టుగా పంచభూతాలు ఒకచోట పేర్కొన్న అనుభూతిని కలిగిస్తోంది. దిహ ఉపచయే అని ఒక ధాతువుంది, దీనికి పేర్కోవటం అని అర్థం. దీన్ని బట్టి అదే ఆత్మతత్వ భాగానికి దేహం అనే పేరు వస్తోంది. రామ, ఇలా ఒక్కొక్క గుణ విశేషాన్ని బట్టి, భాషలో ఉన్న ధాతువుల్ని బట్టి ఒకే ఆత్మతత్వానికి అనేక పేర్లు వస్తున్నాయి. అన్ని గుణాలను ఒకేసారి ఎవరూ చెప్పలేరు. గుణ ప్రాధాన్యాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు. అదే ఆత్మతత్వంలో చైతన్యాన్ని ప్రధానాంశంగా తీసుకుంటే దాని పేరు ఈ చేతనం, అజ్ఞానాంశను ప్రధానాంశగా తీసుకుంటే అప్పుడు దాని పేరు జడం. వీటిలో పరిశుద్ధాత్మతత్వానికి సంసార బంధం లేదు, జడానికి సంసార బంధం లేదు. మధ్యలో ఆయసర్వ్ 86 ఉన్న జీవచేతనానికే సంసార బంధం. రామ, ఇంతకు చెప్పవచ్చిందేమిటంటే ఈ సంసారాన్ని కలిగించేది మనస్సే, దాన్ని నశింపచేసేది ఆత్మతత్వ జ్ఞానం ఒక్కటే. రామ, దేహం పుడితే నువ్వు పుట్టలేదు, దేహం పోతే నువ్వు పోవు, కనుక నీకు దేహానికి సంబంధం ఏమిటి? అది లేనప్పుడు ఈ స్త్రీ పురుష ఆకర్షణలేమిటి? స్త్రీకి పురుషుడికి భేదమేమిటి? స్త్రీల శరీరం సుకుమారంగా ఉంటుందని, పురుషుల శరీరం కఠినంగా ఉంటుందని అజ్ఞులంటారు. జ్ఞానులైనవారికి అన్ని శరీరాల్లోనూ పంచభూతాల ముద్దలే కనిపిస్తాయి. స్త్రీ పురుష భేదమే కాదు, నీకు సుఖదోహకాలను కలిగించేది ఏ భేదమైనా ఇంతే. ఈ విషయంలో పూర్వం నీకు నేను చాలా తర్కం చెప్పాను. అసలు నీ సుఖదోహకాలు సత్యమైన విషయాన్ని బట్టి వస్తున్నాయా, అసత్యమైన విషయాన్ని బట్టి వస్తున్నాయా, సత్యాసత్యమైన విషయాన్ని బట్టి వస్తున్నాయా అని మూడు రకాలుగా విభాగం చేసి పూర్వం చాలా చర్చ చేసి సుఖదోహకాలకు ఆధారమైన విషయం లేనే లేదని తేల్చి చెప్పాను. గుర్తు చేసుకో కనుక రామ. ఒకటి గట్టిగా తెలుసుకో, ప్రపంచం అంతా ఆత్మే, దానికంటే భిన్నంగా వేరే పదార్థాలు ఉన్నట్టు కనిపించటం భ్రాంతి. దీనికోసం తత్వ విచార దృష్టిని పెంచుకో. అహం ఖమహమాదిత్యో దిశోహమహమప్యధః, అహం దైత్యా అహం దేవ లోకాశ్చహ మహం మహః. సర్గ 73 శ్లోకం 3. నేనే ఆకాశాన్ని, నేనే సూర్యుణ్ణి, నేనే దిక్కుల్ని, పైన నేనే, కింద నేనే, నేనే దేవతలు, నేనే రాక్షసులు, అన్ని లోకాలు నేనే, వెలుగును నేనే, చీకటిని నేనే అని ఈ రకంగా అద్వితీయాత్మ భావనను అభ్యాసం చెయ్యాలి. ఆ ఆత్మతత్వాన్ని భావన చేసేటప్పుడు మూడు రకాలుగా చెయ్యవచ్చు. ఆత్మ ప్రపంచాతీతుడు. ఈ దృష్టితో చూసినప్పుడు ఆత్మ ప్రపంచం యొక్క సత్తను బాధిస్తాడు. బాధించటం అంటే తెలుసు కదా, కారణంతో సహకార్యం యొక్క అభావ నిశ్చయాన్ని కలిగిస్తాడు. రెండు, ఆత్మ అధిష్టాన మాత్ర స్వరూపుడు. ఇందాక చెప్పిన విధంగా ప్రపంచం మొత్తాన్ని బాధించగా, అనగా ప్రపంచం అనేది లేనిది అనే నిశ్చయం జరగగా, అద్వితీయుడుగా మిగిలి ఉండే స్వరూపం. ఆత్మ సర్వవ్యాపి, సర్వరూపి, సర్వప్రకాశకుడు. ఒకటి, మూడు, ఇలాంటి మాటలన్నింటికీ అర్థం ఒక్కటే. లేనిదే కూడా ఉన్నట్టు కనిపించే ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థానికి అధిష్టానంగా ఉన్నవాడు పరమాత్మే కనుక, ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థాన్ని ప్రకాశింపచేసేవాడు పరమాత్మే. అసలు ఆయా రూపాలలో ఉన్నది పరమాత్మే. ఆయసర్వ్ 87. రామ, ఈ మూడు దృష్టిలలో ఏ ఒక్క దృష్టితోనైనా ఆత్మతత్వానుసంధానం చేసుకోవచ్చు, లేదా ఈ మూడింటిని ఒకదాని తరువాత ఒకటి వాడుకున్నా వాడుకోవచ్చు. ఇలా చేసి ఆత్మానుభవాన్ని నీ అంతటా నువ్వు సంపాదించుకోవలసిందే గాని వేదవాక్యాలమీద, శాస్త్రవాక్యాలమీద, గురువాక్యాలమీద ఆధారపడి ఆగిపోరాదు. రామ, ఇది మోక్షం, ఇది బంధం అనేవి కేవలం కల్పన మాటలు, అవి నిస్సారమైనవి. నువ్వే మోక్షానివి. ఈ మాటను అనుభవపూర్వకంగా గుర్తించు. ఇక్కడికి 73వ సర్గ పూర్తయింది. ఆ తరువాత 74వ సర్గలో వశిష్ఠ మహర్షి ఈ సంసార రూపమైన భ్రాంతి ఎలా వస్తోందని మరొకసారి విచారణ చేసి, సరిగ్గా విచారించకపోవటమే దానికి మూల కారణమని, సరియైన విచారణ ద్వారా కలిగే జ్ఞానం వల్ల పరిపూర్ణత్వం లభిస్తుందని మరోసారి నిరూపించాడు. దాని తరువాత జీవన్ముక్తి యొక్క లక్షణాలను మరోసారి వివరించాడు. ఆ తరువాత 75వ సర్గలో కొందరు జీవన్ముక్తుల పేర్లు వరుసగా చెప్పి, వాళ్లు జీవన్ముక్తులే ఉండిగూడా నిస్సంగంగా వ్యవహారాలు ఎలా చేశారో సంగ్రహంగా చెప్పాడు. ఆ పేర్లలో జనక మహారాజు, శ్రీరాముడి తాత దిలీప మహారాజు, వాళ్ల వంశంలోనే మాంధాత చక్రవర్తి, పాతాళంలో బలిచక్రవర్తి, భూలోకంలో నహుష చక్రవర్తి, రాక్షసులలో భృత్రాసురుడు, ప్రహ్లాదుడు, శంబరాసురుడు, కుశలుడు, దేవతలలో అగ్ని, బృహస్పతి, శుక్రుడు, బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు, పార్వతీదేవి, శివగణాలలో భృంగి, కుమారస్వామి, మునులలో నారదుడు, విశ్వామిత్రుడు, మళ్లీ దేవతలలోనే ఆదిశేషుడు, యముడు, ఇంకా చాలా పేర్లు చెప్పాడు. చెప్పి చెప్పి నువ్వు కూడా వివేకాన్ని, వైరాగ్యాన్ని సంపాదించుకుని జీవన్ముక్తుడవై నిస్సంగంగా విహరించు అని బోధించాడు. ఆ తరువాత సదేహముక్తిని, విదేహముక్తిని, వాటి తారతమ్యాన్ని వివరించాడు. ఈ సర్గ చిట్ట చివరి శ్లోకంలో బౌద్ధవాదాన్ని, సాంఖ్యవాదాన్ని ప్రస్తావన చేసి, ఆ శాస్త్రాల వాళ్లు చాలా విచారణ చేసినా చివరికి పొరపాటే పడ్డారని, వేదమార్గ గాములైన మహాత్ములు మాత్రమే యథార్థ సత్యం గ్రహించగలిగారని చెప్పాడు. ఆ తరువాత 76వ సర్గకు వచ్చేసరికి కవితామేందా ఈ సంసారాన్ని సముద్రంతో పోలుస్తూ దాన్ని దాటే ఉపాయాలను గురించి ప్రస్తావించి, రాముడు చిన్నతనంలోనే తత్వ విచారణ చేస్తున్నందుకు అభినందించాడు. ఇక 77వ సర్గలో జీవన్ముక్త లక్షణాలను మరోసారి చెప్పమని శ్రీరాముడు అడుగగా, వశిష్ఠుడు ఆనంద పరవశుడే జీవన్ముక్త లక్షణాలను రకరకాలుగా గానం చేశాడు. ఈ సర్గలో శ్లోకాలన్నీ సాధకులకు నిత్య పారాయణ యోగ్యాలుగా ఉన్నాయి. ఇలా చెప్పి చెప్పి చివరికి వశిష్ఠుడు ఒక మాట అన్నాడు, చిత్తంలో స్పందం కలగటం వల్లనే ఈ ప్రపంచం అంతా స్పందం కనిపిస్తోందయ్యా అని. వెంటనే శ్రీరాముడు పట్టుకున్నాడు, అయ్యా చిత్రానికి స్పందం దేనివల్ల వస్తుంది, వచ్చిన స్పందం దేనివల్ల పోతుంది అని. వశిష్ఠుడు దీనికొక విచిత్రమైన సమాధానం చెప్పాడు. వశిష్ఠుడు, రామ, అనడం అయితే చిత్తంలో స్పందము అని అన్నాం గాని ఉన్నది ఒకటే, చిత్తమే స్పందం. 88 ఆయసర్వ్. స్పందమే చిత్తం. నిప్పులో వెచ్చదనం ఉంది అంటారు లోకల్లో, అలా అన్నంత మాత్రాన నిప్పు వేరు, వేడి వేరునా? కాదు. అలాగే చిత్తం వేరు, స్పందం వేరు, కాదు. చిత్తం బతికి ఉన్నంతకాలం స్పందం ఆగదు. చిత్తాన్ని నశింపచేయటానికి పెద్దలు రెండు మార్గాలను చెప్పారు. ద్వౌక్రమో చిత్తనశస్య యోగో జ్ఞానం చ రాఘవ యోగస్తద్వృత్తిరోధవోహి. జ్ఞానం సమ్యగవేక్షణం సర్గ 78 శ్లోకం 8. రామ, చిత్తనాశానికి మార్గాలు రెండు, ఒకటి యోగము, రెండు జ్ఞానము. యోగము అంటే చిత్తంలో వచ్చే వృత్తులను నిరోధించటం. జ్ఞానం అంటే చక్కగా పరిశీలించి ఉన్నది ఉన్నట్టుగా చూడటం.